त्वा गणपतिगुं हवामहे कविं कवीनामुपमस्रवस्तमं ज्येष्ठराजं ब्रह्मणां ब्रह्मणस्पत आनशृण्वन्नोतिभिः सीदसादनं श्रीमहागणाधिपतये नमः। त्रिदलं त्रिगुणाकारं त्रिनेत्रं च त्रियायुधं त्रिजन्मपापसंहारं एकबिल्वं शिवार्पणम् त्रिशाखैर्बिल्वपत्रैश्च अच्छिद्रैः कोमलैशुभैः तव पूजां करिष्यामि एकबिल्वं शिवार्पणम् सर्वत्रैलोक्यकर्तारं सर्वत्रैलोक्यपालनं सर्वत्रैलोक्यहर्तारं एकबिल्वं शिवार्पणम् नागाधिराजवलयं नागहारेण भूषितं नागकुण्डलसंयुक्तं एकबिल्वं शिवार्पणम् अक्षमालाधरं रुद्रं पार्वतीप्रियवल्लभं चन्द्रशेखरमीशानं एकबिल्वं शिवार्पणम् त्रिलोचनं दशभुजं दुर्गादेहार्थधारिणं विभूत्यभ्यर्चितं देवं एकबिल्वं शिवार्पणम् त्रिशूलधारिणं देवं नागाभरणसुन्दरं चन्द्रशेखरमीशानं एकबिल्वं शिवार्पणम् गङ्गाधराम्बिकानाथं फणिकुण्डलमण्डितं कालकालं गिरीशं च एकबिल्वं शिवार्पणम् शुद्धस्फटिकसङ्काशं शितिकण्ठं कृपानिधिं सर्वेश्वरं सदाशान्तं एकबिल्वं शिवार्पणम् सच्चिदानन्दरूपं च परानन्दमयं शिवं वागीश्वरं चिदाकाशं एकबिल्वं शिवार्पणम् सितिविष्टं सहस्राक्षं दुन्दुभ्यं च निषङ्गिणं हिरण्यबाहुं सेनान्यं एकबिल्वं शिवार्पणम् अरुणं वामनं तारं वास्तव्यं चैव वास्तुपम् ज्येष्ठं कनिष्ठं वैषन्तं एकबिल्वं शिवार्पणम् हरिकेशं सनन्दीशं उच्छैर्घोषं सनातनम् अघोररूपकं कुम्भं एकबिल्वं शिवार्पणम् पूर्वजावरजं याम्यं सूक्ष्मतस्करनायकं नीलकण्ठं जघन्यं च एकबिल्वं शिवार्पणम् सुराश्रयं विषहरं वर्मिणं च वरोधिनं महासेनं महावीरं एकबिल्वं शिवार्पणम् कुमारं कुशलं कूप्यं वदान्यं च महारथं तौर्यातौर्यं च देव्यं च एकबिल्वं शिवार्पणम् दशकर्णं ललाटाक्षं पञ्चवक्त्रं सदाशिवम् అశేష పాప సంహారం ఏక బిల్వం శివార్పణం నీలకంఠం జగద్వంద్యం దీననాథం మహేశ్వరం మహాపాపహరం శంభుం ఏక బిల్వం శివార్పణం చూడామణీకృత విధుం వలయీకృత వాసుకిం కైలాస నిలయం భీమం ఏక బిల్వం శివార్పణం కర్పూరకుందధవళం నరకార్ణవతారకం కరుణామృత సింధుం చ ఏక బిల్వం శివార్పణం మహాదేవం మహాత్మానం భుజంగాధిపకంకణం మహాపాపహరం దేవం ఏక బిల్వం శివార్పణం భూతేశం ఖండపరశుం వామదేవం పినాకినం వామే శక్తిధరం శ్రేష్టం ఏక బిల్వం శివార్పణం ఫాలేక్షణం విరూపాక్షం శ్రీకంఠం భక్తవత్సలం నీలలోహిత ఖట్వాంగం ఏక బిల్వం శివార్పణం కైలాసవాసినం భీమం కఠోరం త్రిపురాంతకం వృషాంకం వృషభారూఢం ఏక బిల్వం శివార్పణం సామప్రియం సర్వమయం భస్మోద్ధూళిత విగ్రహం మృత్యుంజయం లోకనాథం ఏక బిల్వం శివార్పణం దారిద్ర్య దుఃఖహరణం రవిచంద్రానలేక్షణం మృగపాణిం చంద్రమౌళిం ఏక బిల్వం శివార్పణం సర్వలోకభయాకారం సర్వలోకైకసాక్షిణం నిర్మలం నిర్గుణాకారం ఏక బిల్వం శివార్పణం సర్వతత్వాత్మికం సాంబం సర్వతత్వవిదూరకం సర్వతత్వస్వరూపం చ ఏక బిల్వం శివార్పణం సర్వలోకగురుం స్థాణుం సర్వలోకవరప్రదం సర్వలోకైకనేత్రం చ ఏక బిల్వం శివార్పణం మన్మథోద్ధరణం శైవం భవం భర్గం పరాత్మకం కమలాప్రియ పూజ్యం చ ఏక బిల్వం శివార్పణం తేజోమయం మహాభీమం ఉమేశం భస్మలేపనం భవరోగ వినాశం చ ఏక బిల్వం శివార్పణం స్వర్గాపవర్గఫలదం రఘునాథవరప్రదం నగరాజసుతాక్రాంతం ఏక బిల్వం శివార్పణం మంజీరపాదయుగళం కుంభలక్షణలక్షితం ఫణిరాజ విరాజం చ ఏక బిల్వం శివార్పణం నిరామయం నిరాధారం నిస్సంగం నిష్ప్రపంచకం తేజోరూపం మహారౌద్రం ఏక బిల్వం శివార్పణం సర్వలోకైకపితరం సర్వలోకైకమాతరం సర్వలోకైకనాథం చ ఏక బిల్వం శివార్పణం చిత్రాంబరం నిరాభాసం వృషభేశ్వరవాహనం నీలగ్రీవం చతుర్వక్త్రం ఏక బిల్వం శివార్పణం రత్నకంచుకరత్నేశం రత్నకుండలమండితం నవరత్నకిరీటం చ ఏకబిల్వం శివార్పణం దివ్యరత్నాంగుళీకర్ణ కంఠాభరణభూషితం నానారత్నం మణిమయం ఏకబిల్వం శివార్పణం రత్నాంగుళీయ విలసత్కరశాఖనఖప్రభం భక్తమానసగేయం చ ఏకబిల్వం శివార్పణం వామాంగభాగవిలసత్ అంబికావీక్షణ ప్రియం పుండరీకనిభాక్షం చ ఏకబిల్వం శివార్పణం సంపూర్ణకామదం సౌఖ్యం భక్తేష్టఫలకారణం సౌభాగ్యదం హితకరం ఏకబిల్వం శివార్పణం నానాశాస్త్రగుణోపేతం శుభమంగళ విగ్రహం విద్యావిభేదరహితం ఏకబిల్వం శివార్పణం అప్రమేయ గుణాధారం వేదకృద్రూప విగ్రహం ధర్మాధర్మ ప్రవృత్తం చ ఏకబిల్వం శివార్పణం గౌరీ విలాసం సదనం జీవజీవ పితామహం కల్పాంత భైరవం శుభ్రం ఏకబిల్వం శివార్పణం సుఖదం సుఖనాశం చ దుఃఖదం దుఃఖనాశనం దుఃఖావతారం భద్రం చ ఏకబిల్వం శివార్పణం సుఖరూపం రూపనాశం సర్వధర్మఫలప్రదం అతీంద్రియం మహామాయం ఏకబిల్వం శివార్పణం సర్వపక్షిమృగాకారం సర్వపక్షిమృగాధిపం సర్వపక్షిమృగాధారం ఏకబిల్వం శివార్పణం జీవాధ్యక్షం జీవవంద్యం జీవం జీవనరక్షకం జీవకృజ్జీవహరణం ఏకబిల్వం శివార్పణం విశ్వాత్మానం విశ్వవంద్యం వజ్రాత్మా వజ్రహస్తకం వజ్రేశం వజ్రభూషం చ ఏకబిల్వం శివార్పణం గణాధిపం గణాధ్యక్షం ప్రళయానలనాశకం జితేంద్రియం వీరభద్రం ఏకబిల్వం శివార్పణం త్ర్యంబకం ప్రితం శూరం హరిషడ్వర్గనాశకం దిగంబరం క్షోభనాశం ఏకబిల్వం శివార్పణం కుందేందుశంఖధవళం భగనేత్రభిదుజ్వలం కాలాగ్నిరుద్రం సర్వజ్ఞం ఏకబిల్వం శివార్పణం కంబుగ్రీవం కంబుకంఠం ధైర్యదం ధైర్యవర్ధకం శార్దూలచర్మవసనం ఏకబిల్వం శివార్పణం జగదుత్పత్తిహేతుం చ జగత్ప్రళయకారణం పూర్ణానందస్వరూపం చ ఏకబిల్వం శివార్పణం సర్గకేశం మహత్తేజం పుణ్యశ్రవణకీర్తనం బ్రహ్మాండనాయకం తారం ఏకబిల్వం శివార్పణం మందారమూలనిలయం మందారకుసుమప్రియం బృందారక ప్రియతరం ఏకబిల్వం శివార్పణం. మహేంద్రియం మహాబాహుం విశ్వాసపరిపూరకం సులభాసులభం లభ్యం ఏకబిల్వం శివార్పణం. బీజాధారం బీజరూపం నిర్బీజం బీజవృద్ధిదం పరేశం బీజనాశం చ ఏకబిల్వం శివార్పణం. యుగాకారం యుగాధీశం యుగకృద్యుగనాశకం పరేశం బీజనాశం చ ఏకబిల్వం శివార్పణం. ధూర్జటిం పింగళజటం జటామండలమండితం కర్పూరగౌరం గౌరీశం ఏకబిల్వం శివార్పణం. సురావాసం జనావాసం యోగీశం యోగిపుంగవం యోగదం యోగినాం సింహం ఏకబిల్వం శివార్పణం. ఉత్తమానుత్తమం తత్వం అంధకాసురసూదనం భక్తకల్పద్రుమస్తోమం ఏకబిల్వం శివార్పణం. విచిత్రమాల్యవసనం దివ్యచందనచర్చితం విష్ణుబ్రహ్మాదివంద్యం చ ఏకబిల్వం శివార్పణం. కుమారం పితరం దేవం సితచంద్రకళానిధిం బ్రహ్మశత్రుం జగన్మిత్రం ఏకబిల్వం శివార్పణం. లావణ్యమధురాకారం కరుణారసవారిధిం భ్రువోర్మధ్యే సహస్రార్చిం ఏకబిల్వం శివార్పణం. జటాధరం పావకాక్షం రుక్షేశం భూమినాయకం కామదం సర్వదాగమ్యం ఏకబిల్వం శివార్పణం. శివం శాంతముమానాథం మహాధ్యానపరాయణం జ్ఞానప్రదం కృత్తివాసం ఏకబిల్వం శివార్పణం. వాసుక్యురగహారం చ లోకానుగ్రహకారణం జ్ఞానప్రదం కృత్తివాసం ఏకబిల్వం శివార్పణం. శశాంకధారిణం భర్గం సర్వలోకైకశంకరం శుద్ధం చ శాశ్వతం నిత్యం ఏకబిల్వం శివార్పణం. శరణాగత దీనార్తి పరిత్రాణపరాయణం గంభీరం చ వషట్కారం ఏకబిల్వం శివార్పణం. భోక్తారం భోజనం భోజ్యం జేతారం జితమానసం కరణం కారణం జిష్ణుం ఏకబిల్వం శివార్పణం. క్షేత్రజ్ఞం క్షేత్రపాలం చ పరార్థైక ప్రయోజనం వ్యోమకేశం భీమవేషం ఏకబిల్వం శివార్పణం. భవఘ్నం తరుణోపేతం క్షోదిష్టం యమనాశకం హిరణ్యగర్భం హేమాంగం ఏకబిల్వం శివార్పణం. దక్షం చాముండజనకం మోక్షదం మోక్షకారణం హిరణ్యగర్భం హేమరూపం ఏకబిల్వం శివార్పణం. మహాశ్మశాన నిలయం ప్రచ్ఛన్న స్ఫటిక ప్రభం వేదాశ్వం వేదరూపం చ ఏకబిల్వం శివార్పణం. స్థిరం ధర్మం ఉమానాథం బ్రహ్మణ్యం చాశ్రయం విభుం జగన్నివాసం ప్రథమం ఏకబిల్వం శివార్పణం. రుద్రాక్షమాలాభరణం రుద్రాక్షప్రియవత్సలం రుద్రాక్షభక్తసంస్తోమం ఏకబిల్వం శివార్పణం. ఫణీంద్రవిలసత్కంఠం భుజంగాభరణప్రియం దక్షాధ్వరవినాశం చ ఏకబిల్వం శివార్పణం. నాగేంద్రవిలసత్కర్ణం అహీంద్రవలయావృతం మునివంద్యం మునిశ్రేష్టం ఏకబిల్వం శివార్పణం. మృగేంద్రచర్మవసనం మునీనామేకజీవనం సర్వదేవాదిపూజ్యం చ ఏకబిల్వం శివార్పణం. నిధనేశం ధనాదీశం అపమృత్యువినాశనం లింగమూర్తిమలింగాత్మం ఏకబిల్వం శివార్పణం. భక్తకళ్యాణదం వ్యస్తం వేదవేదాంత సంస్తుతం కల్పకృత్కల్పపాశం చ ఏకబిల్వం శివార్పణం. ఘోరపాతకదావాగ్నిం జన్మకర్మ వివర్జితం కపాలమాలాభరణం ఏకబిల్వం శివార్పణం. మాతంగచర్మవసనం విరాడ్రూప విదారకం విష్ణుక్రాంతమనంతం చ ఏకబిల్వం శివార్పణం. యజ్ఞకర్మఫలాధ్యక్ష యజ్ఞవిఘ్నవినాశనం యజ్ఞేశం యజ్ఞభోక్తారం ఏకబిల్వం శివార్పణం. కాలాధీశం త్రికాలజ్ఞం దుష్టనిగ్రహకారకం యోగిమానససంపూజ్యం ఏకబిల్వం శివార్పణం. మహోన్నతం మహాకాయం మహోదర మహాభుజం మహావక్త్రం మహావృద్ధం ఏకబిల్వం శివార్పణం. సునేత్రం సులలాటం చ సర్వభీమపరాక్రమం మహేశ్వరం శివతరం ఏకబిల్వం శివార్పణం. సమస్త జగదాధారం సమస్త గుణసాగరం సత్యం సత్యగుణోపేతం ఏకబిల్వం శివార్పణం. మాఘకృష్ణ చతుర్దశ్యాం పూజార్థం చ జగద్గురోః దుర్లభం సర్వదేవానాం ఏకబిల్వం శివార్పణం. తత్రాపి దుర్లభం మన్యే నభో మాసేందువాసరే ప్రదోషకాలే పూజాయాం ఏకబిల్వం శివార్పణం. తటాకం ధననిక్షేపం బ్రహ్మస్థాప్యం శివాలయం కోటికన్యా మహాదానం ఏకబిల్వం శివార్పణం. దర్శనం బిల్వవృక్షస్య స్పర్శనం పాపనాశనం అఘోరపాపసంహారం ఏకబిల్వం శివార్పణం. తులసీ బిల్వ నిర్గుండీ జంబీరామలకం తథా పంచబిల్వమితి ఖ్యాతం ఏక బిల్వం శివార్పణం అఖండ బిల్వపత్రైశ్చ పూజయేన్నందికేశ్వరం ఉచ్యతే సర్వ పాపేభ్యః ఏక బిల్వం శివార్పణం సాలంకృతా శతావృత్తా కన్యాకోటి సహస్రకం సామ్రాజ్య పృథ్వీదానం చ ఏక బిల్వం శివార్పణం దంత్యస్వకోటి దానాని అశ్వమేధ సహస్రకం సవత్సధేనుధానాని ఏక బిల్వం శివార్పణం చతుర్వేద సహస్రాణి భారతాది పురాణకం సామ్రాజ్య పృథ్వీదానం చ ఏక బిల్వం శివార్పణం సర్వరత్నమయం మేరుం కాంచనం దివ్యవస్త్రకం తులాభాగం శతావర్తం ఏక బిల్వం శివార్పణం అష్టోత్తరశతం బిల్వం యోర్చయేల్లింగమస్తకే అథర్వోక్తం వదేద్యస్తు ఏక బిల్వం శివార్పణం కాశీక్షేత్ర నివాసం చ కాలభైరవ దర్శనం అఘోర పాప సంహారం ఏక బిల్వం శివార్పణం అష్టోత్తర శతశ్లోకైః స్తోత్రాద్యైః పూజయేద్యథా త్రిసంధ్యం మోక్షమాప్నోతి ఏక బిల్వం శివార్పణం దంతికోటి సహస్రాణాం భూహిరణ్య సహస్రకం సర్వక్రతుమయం పుణ్యం ఏక బిల్వం శివార్పణం పుత్రపౌత్రాదికం భోగం భుక్త్వా చాత్ర యథేప్సితం అంతే చ శివసాయుజ్యం ఏక బిల్వం శివార్పణం విప్రకోటి సహస్రాణాం విత్తదానాశ్చ యత్ఫలం తత్ఫలం ప్రాప్నుయాత్ సత్యం ఏక బిల్వం శివార్పణం త్వన్నామ కీర్తనం తద్వత్ తవ పాదాంబుయః పిబేత్ జీవోన్ముక్తో భవేన్నిత్యం ఏక బిల్వం శివార్పణం అనేకదాన ఫలదం అనంత సుకృతాదికం తీర్థయాత్రాఖిలం పుణ్యం ఏక బిల్వం శివార్పణం త్వం మాం పాలయ సర్వత్ర పదధ్యానకృతం తవ భవనం శాంకరం నిత్యం ఏక బిల్వం శివార్పణం ఉమయా సహితం దేవం సవాహనగణం శివం భస్మానులిప్త సర్వాంగం ఏక బిల్వం శివార్పణం సాలగ్రామ సహస్రాణి విప్రాన్నం శతకోటికం యజ్ఞకోటి సహస్రాణి ఏక బిల్వం శివార్పణం అజ్ఞానేన కృతం పాపం జ్ఞానేనాపి కృతం చయత్ తత్సర్వం నాశమాయాతు ఏక బిల్వం శివార్పణం ఏకైక బిల్వపత్రేణ కోటి యజ్ఞఫలం భవేత్ మహాదేవస్య పూజార్థం ఏక బిల్వం శివార్పణం అమృతోద్భవ వృక్షస్య మహాదేవ ప్రియస్య చ ముచ్యంతే కంటకాఘాతాత్ కంటకేభ్యో హి మానవాః. ఏకకాలే పఠేన్నిత్యం సర్వశత్రు నివారణం, ద్వికాలే చ పఠేన్నిత్యం ఏక బిల్వం శివార్పణం, త్రికాలే చ పఠేన్నిత్యం మనోవాంఛా ఫలప్రదం, అచిరాత్ కార్యసిద్ధిం చ లభతే నాత్ర సంశయః. ఏకకాలం ద్వికాలం వా త్రికాలం యః పఠేన్నరః, లక్ష్మీ ప్రాప్తి శివాకాశః శివేన సహమోదతే. కోటి జన్మ కృతం పాపం అర్చనేన వినశ్యతి, సప్త జన్మ కృతం పాపం శ్రవణేన వినశ్యతి, జన్మాంతర కృతం పాపం పఠనేన వినశ్యతి, దివారాత్ర కృతం పాపం దర్శనేన వినశ్యతి, క్షణే క్షణే కృతం పాపం స్మరణేన వినశ్యతి, పుస్తకం ధారయే దేహి ఆరోగ్యం భయనాశనం. యే మామనన్య శరణా సతతం వరేణ్యం, సంపూజయంతి నవకోమల బిల్వపత్రై, తే నిర్గుణా అపి గుణాంబుధయో భవంతి, విందంతి భక్తిమనుభుక్త సమస్త భోగాః. బిల్వాష్టోత్తర శతం స్తోత్రం యః పఠేద్ భక్తిమాన్ నరః శివలోకమవాప్నోతి శివేన సహమోదతే. ఓం శాంతి శాంతి శాంతిః. ఏకకాలే పఠేన్నిత్యం సర్వశత్రు నివారణం, ద్వికాలే చ పఠేన్నిత్యం ఏక బిల్వం శివార్పణం, త్రికాలే చ పఠేన్నిత్యం మనోవాంఛా ఫలప్రదం, అచిరాత్ కార్యసిద్ధిం చ లభతే నాత్ర సంశయః. ఏకకాలం ద్వికాలం వా త్రికాలం యః పఠేన్నరః, లక్ష్మీ ప్రాప్తి శివాకాశః శివేన సహమోదతే. కోటి జన్మ కృతం పాపం అర్చనేన వినశ్యతి, సప్త జన్మ కృతం పాపం శ్రవణేన వినశ్యతి, జన్మాంతర కృతం పాపం పఠనేన వినశ్యతి, దివారాత్ర కృతం పాపం దర్శనేన వినశ్యతి, క్షణే క్షణే కృతం పాపం స్మరణేన వినశ్యతి, పుస్తకం ధారయా దేహి ఆరోగ్యం భయనాశనం. యే మామనన్య శరణా సతతం వరేణ్యం, సంపూజయంతి నవకోమల బిల్వపత్రై, తే నిర్గుణా అపి గుణాంబుధయో భవంతి, విందంతి భక్తిమనుభుక్త సమస్త భోగాః. బిల్వాష్టోత్తర శతం స్తోత్రం యః పఠేద్ భక్తిమాన్ నరః శివలోకమవాప్నోతి శివేన సహమోదతే. ఓం శాంతి శాంతి శాంతిః.